190 లక్ష్మణాగ్రజ పూజిత సం భా లక్ష్మణాగ్రజ పూజిత అగే జాయతేత్యగ్రజౌ రామభరత్ లక్ష్మణస్యాపి జ్యేష్ఠభూత రామాచారణుకారిస్వేన చతుర్భిరపి దాశరథభ్యః పూజితేత్యర్థః రామస్య శివలింగ ప్రతిష్ఠాతా ఇతి నామనత్వాన్యథానుపాపత్యాసన దంపతి పూజకత్వేన తద్వంశ స్త్రీ పురుషాణాం తత్సిద్ధి రితి ధ్వనితో ర్థః రెండురథః ఓం లక్ష్మణాగ్రజ పూజితాయై నమః. ఆం వి ముందు పుట్టినవారు గావున అగ్రజులు రామభరతులు లక్ష్మణనకు సైతము అగ్రజులు జ్యేష్ఠుడైన రాముని యొక్క యాచరణమును అనుకరించుట చేత దశరథ లలితా త్రిసతీ భాష్య పుత్రులైన నలుగురి చేతను పరాదేవి పూజింపబడునదని భావము. శ్రీరామచంద్రుడు రామేశ్వరము నందు శివలింగ ప్రతిష్ఠ చేసినని ఏతిహ్యము. రాముడు శివలింగ ప్రతిష్ఠాత యను నామము ధరించి యుండుట అన్యథా అనుపపన్నముగాన శివదంపతి పూజ చేయువారుగా రామచంద్రుని కంటే అన్యులైన తద్వంశ స్త్రీ పురుషులకు శివోపాసకత్వము సిద్ధించినదని ఈ నామముచే ధ్వనితమైన అర్థమని తెలియనలేయును. కావున లక్ష్మణగ్రజ పూజితాయనుచు అర్చన ప్రీతమానసైన పరమేశ్వరి సాధకులచే అర్చింపబడుచున్నది.